274 అబ్ద విభ్రమ సం భా లబ్ధ విభ్రమ ద్విభ్రమో బాలక్రీడా యయా సా తథా సర్వాత్మకతయా సర్వకర్తృత్వాతిథి భావః ఓం లబ్ధ విభ్రమాయే నమః. బాలక్రీడా ఆ బాలక్రీడా విభ్రమమనగా బాలక్రీడా దేవ్యందు గన్పట్టును కావున దేవి లబ్ధ విభ్రమాయని ప్రకీర్తితురాలుగుచున్నది. ఆ జనని సర్వాత్మిక సర్వకర్తి యగుట వలన బాలవిచస్థితమైన క్రీడగూడ మాతృస్వరూపమే ఎని భావము.